లోకం పశ్యంతః పశ్యంతో లోకం లోకం పశ్యంతో వివదంతో వివదంతః పశ్యంతో లోకం లోకం పశ్యంతో వివదంతః పశ్యంతో వివదంతో వివదంతః పశ్యంతః పశ్యంతో వివదంతః ఆ వివదంతః పశ్యంతః పశ్యంతో వివదంతః ఆ అభివదంత ఆవిదంతో వివదంత ఆయంతి యంత్యాభివదంతో వివదంత ఆయంతి అభివదంత ఇత్యభివదంత ఆయంతి యంత్యాయంతి యంతీతి యంతి దేవానాం వై వై దేవానాం దేవానాం వా అంతమంతం వై దేవానాం దేవానాం వా అంతం అంతమంతం వై వా అంతం జగ్ముషాం జగ్ముషామంతం వై వా అంతం జగ్ముషాం అనంతం జగ్ముషాం జగ్ముషామంతమంతం జగ్ముషామింద్రియమింద్రియం జగ్ముషామంతమంతం జగ్ముషామింద్రియం జగ్ముషామింద్రియమింద్రియం జగ్ముషాం జగ్ముషామింద్రియం వీర్యం వీర్యమింద్రియం జగ్ముషాం జగ్ముషామింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమపాప వీర్యమింద్రియమింద్రియం వీర్యమప వీర్యమపాప వీర్యం వీర్యమపాక్రామదక్రామదప వీర్యం వీర్యమపాక్రామద అపాక్రామదక్రామదపాపాక్రామత్తత్తదక్రామదపాపాక్రామత్తత్ అరుంధరత్తదరుంధతారుంధతత్ప్రోషస్య క్రోషస్యరుంధతారుంధతత్ప్రోషస్య క్రోషత్వం క్రోషస్య క్రోషత్వం క్రోషస్య క్రోషత్వం క్రోషస్య క్రోషత్వం క్రోషస్య క్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ క్రోషేణ క్రోషేణ యజ్ఞక్రోషేణ చాత్వారస్య క్రోషేణ యజ్ఞక్రోషేణ చాత్వారస్య క్రోషేణ క్రోషేణ చాత్వారస్యాంతేన్ తే చాత్వారస్య క్రోషేణ క్రోషేణ చాత్వారస్యాంతే చాత్వారస్యాంతేన్ తే చాత్వారస్య చాత్వారస్యాంతే స్తవంతి అంతేస్తవంతిస్తవంత్యంతేస్తవంతి యజ్ఞస్య యజ్ఞస్య స్తవంతి యజ్ఞస్య స్తవంతి యజ్ఞస్యైవైవ యజ్ఞస్య స్తవంతి స్తవంతి యజ్ఞస్యైవ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతమంతమేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతం ఏవాంతమంతమేవైవాంతం గత్వా గత్వాంతమేవైవాంతం గత్వా అనంతం గత్వా గత్వాంతమంతం గత్వేంద్రియమింద్రియం గత్వాంతమంతం గత్వేంద్రియం అంతేస్తవంతిస్తవంత్యంతఆహవనీయస్యాహవనీయస్యాంతేస్తవంతి ఆహవనీయస్యేత్యాహవనీయస్య అంతేస్తవంతిస్తవంత్యంతేస్తవంత్యగ్నిమగ్నిగ్స్తవంత్యంతేస్తవంత్యగ్నిస్తవంత్యగ్నిమగ్నిగ్స్తవంతిస్తవంత్యగ్నిమేవైవాగ్నిగ్స్తవంతిస్తవంత్యగ్నిమేవ అగ్నిమేవైవాగ్నిమగ్నిమేవోపద్రష్టారమపద్రష్టారమేవాగ్నిమగ్నిమేవోపద్రష్టారం ఉపద్రష్టారం కృత్వా ఉపద్రష్టారం కృత్వా ధిమర్థిం కృత్వా ధిమర్థిం కృత్వా ధిముపోపార్థిం కృత్వా ధిముపయంతి యంచి పార్థిమర్థిముపయంతి ఉపయంతి యంచి పోపయంతి ప్రజాపతేర హృదయేన ప్రజాపతేర్ హృదయేన ఇంద్రియంతి ప్రజాపతేర్ హృదయేన విధానే ప్రజాపతేర్ హృదయేన ఇంద్రియంతి ప్రజాపతేర్ హృదయేన విధానే

పంచభిరాజీనా మనుష్యలోకం పంచభిరాజీనా మనుష్యలోకం పంచభిరిజ పంచాభి